ఇరవై రెండు ఏకాక్షరి సం ధా ఏకాక్షరి ఏకం ముఖ్యం ఈశ్వరోపాధి స్వేన నక్షంతి అతజ్ఞానేన వినా ముక్తేహన నశ్యతి ఇత్యక్షరం న కూటస్థ శబ్దవాచ్యం మాయా ను తత్ ప్రతిబింబనిష్ట సర్వజ్ఞత్వాద్యాధాయక నిశేషణ స్వేన అస్యా అస్తితి ఏకాక్షరి ఏకం అక్షరం సర్వప్రకృతిత్వాత్ పరాపర బ్రహ్మ ప్రతీకతయా తదుపాసనయ తదుభయ ప్రాప్తి సాధనత్వేన శబ్ద బ్రహ్మ కపలతాలంక శబ్ద ప్రణవ అస్య అసితి వా ఏక అఖండక చైతన్యరూప అక్షరం అనస్వర అవినాశీ పరమేశ్వర అర్ధశరీరత్వేన అస్యామస్తీతి వా అథ పరా ఉమయ తదక్షుర ఏకాన్యక్షురాణి మాయా బీజాదీని తదుపాసన ప్రతీకత్వేన అస్యాః సంతితి వా మధిగమ్యతే ఇతి శ్రూకే అఖండాకార వృత్తి ప్రతిఫలనయోగ్య చైతన్యరుసతయా తద్వృత్తివ్యా తిమాత్రేణ అక్షరపదలక్ష్య చైతన్యం విషయతా సంబంధేన అసా అస్య అస్త్రీతి ఏకాక్షరి అచ్చకారః నిర్గుణ బ్రహ్మన్ కోపి సగుణ బ్రహ్మవి శేషణ సద్భావ సముచ్చే పరః సర్వత్రాపి ద్రష్టుమ్యః సచ్చినేయః శివః సాతో తస్యానందమయీ శివ ఇతి వచసేన సీజీ స్త్రీమాహ పాం చింతయే దేవీం పుంరూపా మధవేశ్వరీం అథవా నిష్కలం ధ్యాయేత్ సచ్చిదానంద విగ్రహం ఏడు త్రిశతి భాష్యం ఇతి స్మృత్యా చ త్వం స్త్రీ త్వం పుమాన్ ఇతి శ్వేతాస్వరోపనిషది ఉపాధికృత నానారూప సంభవోక్తేశ్చ అత ఏవ సేయం దేనపై కితా ఇత్యాదౌ తత్సత్యం స ఆత్మా ఇత్యంతే చ శ్రుతౌ స్త్రీలింగాంతదే సతాదిపదానాం తత్సత్య మితి నపుంసాత్మకస్య స ఆత్మే తి పుంలింగాత్మక శబ్దస్య ఏకార్థత్వం అవినక్షితౌ పాధిమత్తయ తత్వం పదలవ్యర్థస్యైకత్వాత్ తస్మాత్ తత్వం పదలయ్యే సర్వే అపి గుణా వర్ణితుం సంభవంతీతి హయగ్రీవేణ అస్యాం త్రిసత్యాం బహుశ్చకారా ఉపాత్తాః తేన నయన్ సర్వేషాం సర్వత్ర స పార్థకేన ప్రయోజనాంతరం పశ్యామః ఓం ఏకాక్షర్యే నమః ఆం వి మాయావచ్చిన్న చైతన్యము ఈశ్వరుడుగాన ఈశ్వరోపాధిగా మాయ ముఖ్య ఏక మైనది ఆత్మజ్ఞానము మోక్షము లభించినంత వరకు ఆ మాయ నశించదుగాన ఆమె అక్షర నాసరహిత కూటస్థ శబ్దవాచ్య తన్మాయా ప్రతిబింబనిష్టములైనట్టి సర్వజ్ఞత్వ సర్వసాక్షిత్వాది ధర్మములను ప్రతిబింబిత వస్తువు నందు ఆధానము చేయనట్టి విశేష లక్షణము గలదగుట చేత అపరాశకి ఏకాక్షరి నామముతో స్తవనీయగుచున్నది. ఏకాక్షరమైన ప్రణవము సర్వమునకు మూలము. ప్రణవము ఓంకారము పరాపర బ్రహ్మలిరువురకును. అరవై తొమ్మిది శంకర గ్రంథరత్నావళి ప్రతీక తత్ప్రణవోపాసన చేత తదుభయవిధ బ్రహ్మ ప్రాప్తి సాధనత్వము వలన శబ్ద బ్రహ్మరుపలక్షితమైన బ్రహ్మకు లక్షకమైన అనగా వాచకమైన శబ్దము ప్రణనము ఈమెకు గూడా గలదుగాన ఈమె ఏకాక్షరి నామముచే వ్యపదేశ్యు రాలుగుచున్నది. పరబ్రహ్మవాచకమైన ప్రణపము పరాశక్తి వాచకముగూడ జప్పుట వలన శక్తి శక్తిమంతుల కీచు అభేదము సూచితమని తెలియవలెను. మాయా సంబంధము లేని సంపూర్ణ అద్వయ ఏక చైతన్యస్వరూపుడు అక్షరుడు నాసరహితుడు పరమేశ్వరుడు అర్ధశరీరియే పరమేశ్వరి ఎందున్నాడుగాన ఈమెకు ఏకాక్షరి యను నామము ససర్వథా యుక్తము. నగు ముఖ్యములైన మాయాబీజూది వణములు అనగా హ్రీం క్లీం శ్రీం మున్నగు బీజాక్షరములు తత్పర దేవతోపాసనకు ప్రతీకలుగా నుండుట వలన ఆ పరమేశ్వరి ఏకాక్షరి నామవాచ్యయ్యగుచున్నది. అథ పరా మాయ తదక్షరమధిగమ్యతే పరాశక్తి అయిన పరావాక్కు చేత అక్షర పరబ్రహ్మతత్వము తెలుసుకొనబడుచున్నదను శృతి తాత్పర్యానుసారము పరమేశ్వరి ఏకాక్షరి ఎగుచున్నది. ఏకాక్షరమైన ప్రణవము పరావాక్ స్వరూపము తన్నేహశ్రుతములైన వే సర్వ బీజాక్షరములు. సర్వ అద్వయానంద బ్రహ్మతత్వ ప్రతిపాదకములుగాన పరావాక్ బీజాక్షరములు. డెబ్బే లలితా త్రిశతీ భాష్య పరాదేవత ఏకాక్షరీయను నామముతో రూపమున విరాజిల్లుచున్నది. అఖండాకారమైన వృత్తియందు ప్రతిబింబించుటకు తగిన చైతన్యస్వరూపము గలదగుట వలన ఆ స్మృత్యందు వ్యాప్తిమాత్రము చేతనే అక్షర ప్రణవ పదవాచ్యమైన శుద్ధ చైతన్యము విషయతా సంబంధము పరబ్రహ్మ పరమేశ్వరికి విషయమనుభావము తో ఈమెందు గలదుగాన దేవి ఏకాక్షరి నామముతో స్తుతింపబడుచున్నది. ములశ్లోకమున ఏకారరూప చైకాక్షరి ఎని చకారముచ్చరింపబడినది. అటులనే తరువాత గూడా చకారములు గలవు. ఈ చకారము నిర్గుణ పరబ్రహ్మకు గూడా సగుణ బ్రహ్మ యొక్క విశేషణ సద్భావ విశేషణములు కలిగియుండుట సముచ్చయపరమని సర్వత్ర భావనీయము. సచ్చిన్మేహ సినహ ఎను వచనము వలన శివుడు సాక్షాత్తు సత్యస్వరూపుడు జ్ఞానస్వరూపుడనియు పరమేశ్వరి తదానంద స్వరూపిణి ఎనియు తెలియచున్నది. స్త్రీరూపాంచింతయే దేవీం అనుచు శృతివచనము పరదేవతను స్త్రీరూపముగాను లేక పుం రూపముగాను ధ్యానింపనగు ననియు అథవా నిష్కలమైన సచ్చిదానంద స్వరూపిణిగా ధ్యానింపవలేనని చెప్పుచున్నది. త్వం స్త్రీ స్వం పుమాన్ నీవే స్త్రీవి నీవే పురుషుడవు అనుచు శ్వేతాశ్వతరోపనిషత్తు ఉపాధి శరీరము www.71 లలితా త్రిశతీ భాష్యం 99 చే నేర్పడిన అనేక రూపములు పరాశక్తికి సంభనములని చెప్పుచున్నది. కనుకనే సేయం దేనశేక్షత ఆ దేవి పర్యాలోచన చేసేను అని మొదలిడి తత్సత్యం స ఆత్మే వస్తువు సత్యము అతడు ఆత అని అంతముగా గల శ్రతి యందు స్త్రీలింగాంత దేవతావాచక శబ్దములకు తత్సత్యం గాను నపుంసకాంత శబ్దములకు స ఆత్మ అను పుంలింగాంత పదములకు ఏకార్థత్వము మూడు లింగములచే బోధ్యమగు నట్టి యర్థము ఒకటియేయగుట ఉపాధికృత భేదము వినత చేయబడకపోవుట వలన తత్ త్వం పదములకు లక్ష్యార్థము ఒకటియే ఎగుట వలన అపపన్నమే. అందువలన తీర్థం తత్వం పదల వ్యర్థమైన పరబ్రహ్మ యందు సమస్త గుణములు వర్ణింపబడుట సంగతమే ఎని భావించి శ్రీహయ గ్రీనస్వామి చేత త్రిశతి యందు అనేక చకారములు గ్రహింప సర్వచకారములకు సర్వత్ర భిన్నమైన మరియొక ప్రయోజనమును జూచుటలేదు అయిబడినవి. ఆ కారణముచేత మేము